పోయనే అయ్యో ఎగులు ఖాళీ ఆయనే అయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యో ఎగులు ఖాళీ ఆయనే ఉన్నది కాసా ఊడింది సర్వమంగళం పాడింది ఉన్నది కాసా ఊడింది సర్వమంగళం పాడింది మెళ్ళ మెళ్ళ నగలతో సహా చిరుత్తవరమైపోయింది అయ్యో ఎదిలు డబ్బులు పోయనే అయ్యో ఎవరు ఖాళీ ఆయనే ఓటమి తప్పలేదు భాయి మరి నువ్వు చెప్పలేదు భాయి అది నా తప్పు కాదు భాయి తెలివి తక్కువగా చీట్ల చేతలో దెబ్బతీటిపోయి బాపు నిప్పరిల్తబోయి అయ్యో చెట్లు డబ్బులు పోయినే అయ్యో దేవులు ఖాళీ ఆయనే దేవుడికిచ్చిన ఫలితం దక్కేది ఎంతో పుణ్యం దక్కేది నిలువుతో పిటి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది ఎంతో పుణ్యం దక్కేది చక్కెర పొంగలి చిక్కేది ఎలక్కల్లలో ఖర్చు కడితే ఎమ్మెల్యే దక్కేది మనకు అంతటి లక్కేది అయ్యో చేతిలో డబ్బులు పోయని అయ్యో ఎవరు ఖాళీ ఆయనే మళ్ళీ ఆడి గెల్వవచ్చు ఇంకా పెట్టుబడబడిస్తూ ఇల్లు కుదవదెట్టవచ్చు ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు పోతే అనుభవం ఇవ్వచ్చు చివరకు తోలె కట్టవచ్చు అయ్యో